16:7 ఛాందోగ్యోపనిషత్ అధ్యయన వచన పుష్పము 7:1 ప్రథమ ఖండము శ్రీ నారద శ్రీ సనత్కుమార సంవాదము. లోకంలో అనేక విద్యలు ఉన్నాయి, అవన్నీ ఆశ్రయించటంచేత ఈ జీవునికి పేరు, ప్రతిష్టలు, ధనము తదితరులపై ఆధిపత్యము, ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించగలవు, ఈ జీవుని ఉన్నత స్థితికి చేర్చగలవు. అయితే ఈ జీవుని యొక్క మూలశోక కారణములు, రూట్ కోజెస్ ఆఫ్ ఇన్నర్ వరీస్ మొదలంట్లా తొలగించగలిగినది మాత్రము ఆత్మవిద్య ఒక్కటే. మిగతావన్నీ అందుకు పనికివచ్చేవి కావు. ఆత్మవిద్య అనగా అది జగత్తులోని విశేషములకు సంబంధించినది కాదు, అపరావిద్య కాదు. మరి ఆ విద్యను అభ్యాసించు వాని యొక్క ఈవల ఇహ జగత్లోని ఆవల జగత్తుకు పరమయున్న స్వరూపముల సమన్వయ ఏకత్వములు బోధించే విద్య, ఆ అధ్యయనుడు తన యొక్క పూర్ణత్వము గురించి తెలుసుకోగల విద్య, పరమాత్మము సంతరించుకొని ఉండగల నేర్పరితనము ప్రసాదించు విద్య, అదే బ్రహ్మవిద్య. భూమా విద్య తనలో లోకములను, లోకములలో తనను సమగ్రంగా తెలుసుకొని ఏకత్వము సిద్ధింపజేయు విద్యే ఆత్మవిద్య, భూమా విద్య. ఎవడు ఎక్కడ ఎంతకాలము ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ ఎప్పటికైనా ఆత్మవిద్య నేర్చుకోనంతకాలము ఈ జీవునికి శాంతి ఉండదు. బ్రహ్మమానస పుత్రుడగు శ్రీ నారద మహర్షి ఒక సందర్భములో బ్రహ్మవిద్యారేణిలగు శ్రీ సనత్కుమారుని ఆశ్రమమునకు వచ్చి హృదయపూర్వక నమస్కారము సమర్పించారు. శ్రీ నారద మహర్షి గురుదేవ, సనత్కుమార భగవాన్, పరమేశ్వర, బ్రహ్మవిద్యా ప్రావీణ్య, ఆత్మతత్వవేత్త, నమో నమః, నమో నమః, నమో నమః. శ్రీ సనత్కుమారుడు ఆత్మానందస్వరూప, లోకశుభకర, బహువిద్యాప్రావీణ్య, నారదా సుస్వాగతము. అంతా క్షేమమే కదా, ఏమిటి ఇటు వచ్చారు? శ్రీ నారద మహర్షి గురువర్య, అంతా క్షేమమే. హావుపససాదా, తమ వద్ద ఉపదేశము పొందటానికే శరణం వేడుతూ వచ్చాను. శ్రీ సనత్కుమారుడు ఉపదేశమా? మీరు అనేక విద్యలు నేర్చినవారు గదా, దేని గురించి నేను ఉపదేశించాలి? శ్రీ నారద మహర్షి, అవును, అనేక విద్యలు నేను సుదీర్ఘకాలం అధ్యయనము చేశాను. శ్రీ సనత్కుమారుడు, అనేక విద్యలలో మీరు ప్రావీణ్యులైనారు కదా, ఏ విద్య కొరకే నా వద్దకు వచ్చారు? శ్రీ నారద మహర్షి, సోహం భగవో మంత్రవిదేవాస్మి, నా ఆత్మవిత్. అనేక విద్యలు నేను నేర్చిన మాట నిజమేగాని వాటన్నిటిచేత మంత్రవేత్తను మాత్రమే అయ్యాను, ఆత్మవేత్తను కాలేదని నాకు అనిపిస్తోంది. ఈ విషయం ఆలోచించాను, మీరే దిక్కు అని గ్రహించాను. ఆత్మవేత్తను అవటానికే ఉపదేశము కొరకు మిమ్ములను ఆశ్రయిస్తున్నాను. శ్రీ సనత్కుమారుడు, మంచిదే. అయితే ముందుగా మీరు ఏ ఏ విద్యలు నేర్చి ఉన్నారో చెప్పండి, ఆ తరువాత మనము ఆత్మవిద్య గురించి ప్రస్తావించుకుందాము. శ్రీ నారద మహర్షి గురువర్య, మీరు ఆజ్ఞాపిస్తున్నట్లే నేను ఇప్పటివరకు నేర్చిన విద్యలు ఏమేమిటో ప్రస్తావిస్తాను, దయతో వినండి. ఋక్కులు ప్రాధాన్యమైనట్టి భగవంతుని గురించి స్తోత్రమంత్రములతో కూడిన ఋగ్వేదము, యజ్ఞయాగాది యజస్సుల ప్రాధాన్యమైన యజుర్వేదము, సామగానముల ప్రాధాన్యమైనట్టి సామవేదము, శారీరక మానసిక ప్రాకృతిక విశేషముల ప్రాధాన్యమగు అథర్వణవేదము, పంచమ వేదము అని ప్రసిద్ధికెక్కియున్న ఇతిహాసములు, ఇతి హ ఆసీత్ ఇతిహాసము, ఇట్లు జరిగినది అని పూర్వరాజుల చరిత్రలు చెప్పునది, ఉదాహరణకు భారతము మొదలైనవి పురాణములు నేర్చుకోవలసిన విషయములు గల ఇతహపూర్వపు సంఘటనలు, పురాతన చరిత్రలు, సమస్తమునకు మునుముందే ఉన్న తత్వము గురించిన దృష్టాంతపూర్వక చారిత్రాత్మకములు, వేదనాం వేదాహ వేదములకే వేదములు వంటి వ్యాకరణము, పదముల సంధుల సమన్వయములు, నిఘంటువు, పిత్యాగములు, శ్రాద్ధకల్పము, పితృదేవతా ఉపాసనలు. ఈ శరీరము నిర్మించి ప్రసాదించి సంరక్షిస్తున్న ప్రకృతిలోని దివ్య ప్రజ్ఞల ఉపాసనలు. రాశి గణితశాస్త్రము, మాథమాటిక్స్, సాంఖ్యము. దైవము, దేవతా విద్య ఈ ప్రకృతిని నిర్మించి పరిపోషిస్తున్న దివ్యశక్తుల, దేవతా ప్రజ్ఞల ఉపాసన, సమస్తము ప్రసాదిస్తున్న దేవతకు భక్తి సమర్పణలు. ధూమకేతుల ఉత్పాతములను చెప్పే శాస్త్రము. నిధి శాస్త్రము, కాల మహాకాల సిద్ధాంతములను చెప్పు శాస్త్రము. వాకోవాక్య విద్య, తర్కశాస్త్రము, లోజిక్, ఏకాయనము, నీతిశాస్త్రము, దేవవిద్య, నిరుక్తము, పదముల అవయవార్థముల వివరణ, అర్థనిర్వచనములు వివరించు శాస్త్రము. బ్రహ్మ విద్య, ఋక్ సామయజుర్వేద మంత్రముల అర్థ తాత్పర్యములు చెప్పు విద్య, శిక్షా విద్యాభ్యాస విధానము బోధించటము. కల్పము, న్యాయశాస్త్రము, సృష్టిప్రళయముల గురించి చెప్పినది. నిశ్చయ నిబంధనలు చెప్పునది. ఛందస్సు పద్యలక్షణములు చెప్పు శాస్త్రము. భూత విద్య, పంచభూతముల తత్వము, వశము చేసుకోవటము మొదలైన విశేషములు గల విద్య. క్షత్ర విద్య, ధనుర్వేదము, శస్త్రాస్త్ర విద్యలు. నక్షత్ర విద్య, నక్షత్ర మండలముల గురించి చెప్పు శాస్త్రము. జ్యోతిషము, గ్రహములు, ఉపగ్రహములు, సూర్యమండలముల కదలికలు, ఉత్పాతములు, నిరోధములు, ఉపశమనముల గురించి చెప్పు శాస్త్రము. సర్వదేవ జన విద్య, ఆదిశేషుడు మొదలైన సర్వదేవతలను కొలచుచు ఆయా శక్తులను పొందు విద్య. గారుడ, గారిడి విద్య, అమాయా విద్య, ఆర్ట్ ఆఫ్ మాజిక్. సర్ప విద్య, సర్పజాతులు, విషప్రభావములు, విషమును ఔషధముగా ఉపయోగించటము మొదలైనవి చెప్పు విద్య. ఆయుర్విద్య, వైద్య విద్య. చతుహషష్టి, 64 కళలు, సంగీత విద్య, నృత్య విద్య, వాయిద్య విద్యలు, శిల్ప విద్య మొదలైనవి. ఈ విధంగా నేను అనేక విద్యలు అధ్యయనం చేశాను. ఇవన్నీ చదివి కర్తవేత్తను, మంత్రవేత్తను అయ్యానేగాని ఆత్మవేత్తను కాలేకపోయాను. శబ్దార్థజ్ఞానం సంపాదించినవాడనయ్యాను. అంతమాత్రమే. అంతేగాని రాజవిద్యగా చెప్పబడు స్వస్వరూప విద్య నేను ఇంకా సిద్ధించుకోలేదు అని అనుకుంటున్నాను. శృతం హి ఏవ మే భగవద్దృశేభ్యః తరతి శోకం ఆత్మవిత్. తమ వంటి మహనీయులచే ఆత్మవేత్త మాత్రమే శోకము జయించగలడు అని సిద్ధాంతీకరించబడుతోంది. సోహం భగవన్ సోచామి. భగవన్, ఈ విషయమై ఎంతో ఆలోచించి తమను ఆశ్రయించవచ్చాను. నామ బ్రహ్మోపాసన. సనత్కుమారుడు, ఇయద్వై కించిత్ ఏతత్ అధ్యగిష్ఠ నామ ఏవ ఏతత్. మీరు చెప్పిన విద్యలన్నీ, ద బిగ్ లిస్ట్ ఆఫ్ లర్నింగ్, అన్నీ కూడా నామముపై ఆధారపడి ఉన్నవి. వికారమంతా నామముపై ఆధారపడి ఉంటోంది కాబట్టి నామమాత్ర విద్యలు అని తత్వజుల అభిప్రాయము. పేరుకు విద్యలేగాని అసలైన విద్య కాదు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము, ఐదవ వేదమగు ఇతిహాస పురాణములు, వ్యాకరణము, శ్రాద్ధకల్పము, గణితము, సిద్ధాంతశాస్త్రము, నీతిశాస్త్రము, తర్కశాస్త్రము, నిరుక్తశాస్త్రము, పదముల అవయవార్థ వివరణలు, శిక్ష, కల్పము, భూతతంత్ర, మంత్రములు, ధనుర్వేదము, జ్యోతిషము, క్షత్రవిద్య, నక్షత్రవిద్య, సర్పవిద్య, సర్వదేవ విద్య, సంగీత నృత్య శిల్పాది కళలు, ఇవన్నీ బ్రహ్మము యొక్క నామములే. అయితే ఈ నామ విద్యలతో బ్రహ్మమును తప్పక ఉపాసించవచ్చు. ఎవ్వరైతే ఇవన్నీ నామవిద్యగా భావించి వాటి సహాయముతో బ్రహ్మమును ఉపాసిస్తాడో అట్టివాడు నామము యొక్క గతి, ఎక్స్టెన్షన్ ఆఫ్ నొమేలాచర్, లేక నామము యొక్క వ్యాప్తి ఉన్నంతవరకు వ్యాప్తి కలవాడే ఆత్మ యొక్క పూర్ణఫలమును తప్పక పొందగలడు. నామాత్మకమైనదంతా బ్రహ్మమే అను ఉపాసనచే బ్రహ్మమే పొందబడగలదు. నామ్నో భూయ ఇతి 16:7-2. సప్తమ అధ్యాయము, ద్వితీయ ఖండము, వాక్ బ్రహ్మోపాసన. శ్రీ నారదుడు, గురువర్య సనత్కుమార, బ్రహ్మము గురించిన ఉపాసనలో నామము కంటే ఉత్తమమైనది ఏదైనా ఉన్నదా? సనత్కుమారుడు, ఉన్నది. నామము కంటే వాక్కు గొప్పది. ఒక నామము పేరు చెప్పాలంటే వాక్కు, స్పీకింగ్ ఉండాలి కదా. వాక్కుచేతనే ఋగ్వేదము విజ్ఞాపితము బోధించటము జరగగలదు. నాలుగు వేదములు, ఇతిహాస పురాణములు, వ్యాకరణ, శ్రాద్ధ, కల్ప, గణిత, దైవజ్ఞ, నిధి, తర్క, నీతి, నిరుక్తి, కల్ప, శిక్ష, భూతతంత్ర, ధనుర్వేద, జ్యోతిష, గారుడ, దేవజన అనే విద్యలు బీద్యులోక, భూలోక, పంచభూత దేవతల, మానవ, పశుపక్ష్య, తృణ వనస్పతి, కీటక ధర్మాధర్మ, సత్యాసత్య, ప్రియ అప్రియ మొదలుగా గల సమస్త విశేషములు ఇవన్నీ వాక్కు చేతనే తెలియజేయబడుచున్నాయి. అందుచేత నారద, మీరు వాక్కును బ్రహ్మముగా ఉపాసించండి. అట్టి వాక్ బ్రహ్మోపాసకుడు వాక్కు విస్తరించి ఉన్నంతవరకు స్వేచ్ఛగా విహరించగలడు. ఆతనికి వాక్బంధనము అనేది ఉండదు. వాచో భూయ ఇతి 16:7-3 సప్తమ అధ్యాయము తృతీయ ఖండము మనః బ్రహ్మోపాసన. శ్రీ నారదుడు భగవాన్ సనత్కుమార, ఆత్మోపాసనకే వాక్కు కంటే కూడా గొప్పదైన వస్తువేదైనా ఉన్నదా? శ్రీ సనత్కుమారుడు, ఉన్నది. మనోవావ వాచో భూయో, వాక్కు కంటే మనస్సు మరింత అధికమైన ఉపాసన వస్తువు. ఒకడు తన పిడికిలి గుప్పిట ముష్టిలో 2 ఉసిరికాయలు, ఆమలకములు లేదా 2 రేగుపండ్లు లేదా 2 కరక్కాయలు అక్షములు ఉంచుకొని తీరుగా మనస్సే 1 వాక్కు 2 నామములను తన యొక్క గుప్పిటలో ఉంచుకుని వ్యవహరిస్తోంది. అనగా నామము వాక్కు మనస్సు యొక్క వ్యావహారిక అంతర్భాగములుగా ఉంటున్నాయి. మననేవ మంత్రః, ఒకడు మనస్సులో నేను ఇప్పుడు మంత్రమును పఠిస్తాను, మననం చేస్తాను అని మనస్సుతో కోరుకున్నప్పుడే మంత్రమును అతడు ఉచ్చరిస్తాడు. కర్మలను నిర్వర్తించాలి అని మనస్సుతో అనుకుంటేనే కర్మలు నిర్వర్తిస్తాడు. నా సంతానము, నా పశుసంపద నేను పొంది ఉండాలి అని మనస్సుతో అనుకున్న తరువాతయే అవన్నీ విలువైన వస్తువులుగా పొందబడుచున్నాయి. మనో యః కరోతి తత్కృతం భవతి, మనో యన కరోతి తత్న కృతం భవతి, అతో మననేవ కర్తృహ. నా దేహః యోగ వాసిష్ఠము, మనస్సుతో ఏది చేస్తే అదియే చేయబడినది అవుతుంది, మనస్సుతో చేయనిది చేయబడనిదియే అవుతుంది. అంతేగాని దేహానికి స్వకీయమైన కర్తృత్వము లేదు. ఇహలోక పరలోకములందు మనస్సు ఏది కోరుకుంటే అదియే ఆ జీవుడు పొందటము జరుగుతోంది. కాబట్టి మనస్సే ఆత్మ, మనస్సే లోకము, మనస్సే బ్రహ్మము. అందుచేత ప్రియ నారద మహర్షి, మీరు అట్టి మనస్సును బ్రహ్మమే అని ఉపాసించండి. ఎవడైతే మనస్సును బ్రహ్మముగా ఉపాసిస్తాడో అట్టివాడు ఎంతవరకైతే మనస్సు విస్తరించి వ్యాపించి ఉంటుందో అంతవరకు యథేచ్ఛగా విహరించగలడు. ఆతనికి మనస్సు వలన బంధము ఉండదు. మనసో భూయ ఇతి, మనస్సును బ్రహ్మముగా ఉపాసించువానికి మనోబంధము ఉండదు. 16:7-4 సప్తమ అధ్యాయము చతుర్థ ఖండము సంకల్పో బ్రహ్మేతి ఉపాసన. శ్రీ నారద మహర్షి గురుదేవ, భగవాన్, మనస్సు కంటే కూడా ఇంకా ఏదైనా ఉపాసనా వస్తువు ఉన్నదా? శ్రీ సనత్కుమారుడు, అవును, ఉన్నది. మనస్సు కన్నా కూడా సంకల్పము, అజంప్షన్ అండ్ ప్రిజంప్షన్ అనబడేది గొప్ప ఉపాసన వస్తువు. మానవుడు ముందుగా సంకల్పించి ఆ తరువాత మనస్సును నియమించుచున్నాడు. అప్పుడు ఆ మనస్సు వాక్కును ప్రేరేపిస్తోంది, వాక్కు నామమును పలికింపజేస్తోంది, నామము మంత్రములతోనూ మంత్రము కర్మలతోనూ చేరి ఉంటోంది. మనస్సు మొదలైనవాటికన్నిటికీ సంకల్పమే ఆధారము. నామము వాక్కు మొదలైనవన్నీ మనస్సునందు సంకల్పము చేతనే ఉనికిని పొందుచున్నాయి. స్వర్గలోకము, భూలోకము, వాయువు, ఆకాశము, తేజస్సు, అన్నము, ప్రాణము, మంత్రము మొదలైనవన్నీ కూడా సంకల్పము వలననే కలుగుచున్నాయి. సంకల్పము వల్లనే కర్మ, కర్మఫలములు ఉనికిని పొందగలుగుచున్నాయి. సంకల్పించకపోతే అవి లేనివే అవుతాయి. ఓ నారద మహర్షి, ఈ సమస్త సృష్టి కూడా సంకల్పముచే నిర్మించబడి సంకల్పమయమే అయి ఉన్నది. దృష్టియే సృష్టి అన్నప్పుడు సంకల్పమునే దృష్టి అని అంటున్నాము. అందుచేత సంకల్పమునే బ్రహ్మముగా ఉపాసించండి. ఎవ్వడైతే సంకల్పము అనుదానిని పరబ్రహ్మ స్వరూపముగా ఉపాసిస్తాడో అట్టివాడు ధ్రువలోకములందు ధ్రువముగా ఉండగలడు, స్వాతంత్రుడు కాగలడు. ప్రతిష్ఠితమైన లోకములలో ప్రతిష్ఠితుడై ఉండగలడు, ఉన్నచోటే ఆత్మగా ప్రకాశించగలడు. దోహఖములు వరీస్ లోకములలో ప్రవేశించినా కూడా దోహఖరహితుడు కాగలడు. ఎంతవరకైతే సంకల్పము వ్యాపించి ఉంటుందో అంతవరకు సంకల్పమును బ్రహ్మముగా ఉపాసించునట్టి అతడు స్వేచ్ఛగా సంచారములు చేయగలడు. హీ కాన్ బీ ఫ్రీ అండ్ ఇండిపెండెంట్. యావత్ సంకల్పస్య గతం తత్ర అస్య యథా కామచారో భవతి యహ సంకల్పం బ్రహ్మేతి ఉపాస్తే. కనుక నారద, సంకల్పమును బ్రహ్మముగా ఉపాసిస్తూ ఉండండి. 16.7.5 సప్తమ అధ్యాయము పంచమ ఖండము చిత్తం బ్రహ్మ ఇతి ఉపాసన చిత్తమిష్టమభిరుచి. శ్రీ నారద మహర్షి బ్రహ్మన్. ఆత్మోపాసన గురించినదై సంకల్పము కంటే గొప్పదైన ఉపాసన మరింకేదైనా ఉన్నదా? శ్రీ సనత్కుమారుడు చిత్తమును బ్రహ్మముగా ఉపాసించటము సంకల్ప బ్రహ్మోపాసన కన్నా గొప్పదై ఉన్నది. ఈ జీవుడు ఇష్టము రూపముచే చేతనవంతుడు అయి ఉన్నప్పుడే సంకల్పము చేయుచున్నాడు. చిత్తముచేతనే ఏదైనా కోరుకొనుచున్నాడు. చిత్తముచేతనే వాక్ ఇంద్రియము ప్రేరణ ఇన్స్పిరేషన్ పొందుతోంది. అప్పుడు వాక్కు నామమును పలుకుచున్నది, నామము మంత్రముతో ఏకమగుచున్నది, మంత్రము మననము కర్మలతో ఏకత్వము పొందుతోంది. చిత్తము చేతనేత్వమై కాలముతో ఏకత్వము ఇన్స్పిరేషన్ గేట్ ఇన్ రిలేటెడ్ టు కాంటెక్స్ట్స్ పొందుతోంది. సంకల్పము మొదలైనవన్నీ చిత్తములోనే ప్రతిష్ఠితమవుతున్నాయి. చిత్తము ఫాక్టర్ ఆఫ్ అటెన్షన్. ఒకానొకడు అనేక విషయములు తెలిసియున్నవాడు అయినప్పటికీ కూడా అతడు మనము చెప్పే విషయము పట్ల చిత్తుడు పెయిన్ అటెన్షన్ కాకుండా చిత్తుడు నోట్ పెయిన్ అటెన్షన్ అయి ఉంటే అతని గురించి మనము ఈతడు కొంచెము తెలిసియున్నా కూడా మనము చెప్పేదంతా వినేవాడే. కాని ఏం లాభం? మనము చెప్పేదాని పట్ల చిత్తము లేనివాడై అచిత్తుడై ఉంటున్నాడు అని అతని గురించి మనము వ్యాఖ్యానించుకుంటాము. చిత్తము ఉన్నవానికే ఏదైనా చెప్పగలము. ఎవడైనా అల్పజ్ఞుడు పూర్లీ నోయిన్ అయినప్పటికీ అతడు చిత్తము కలిగి ఉంటే అతనికి మనము చెప్పగలుగుతాము. అందుచేత చిత్తమే ఆత్మ, చిత్తమే అన్నిటికీ మూలము. ఎవడైతే చిత్తము ఇంట్రెస్టెడ్ ఇన్వాల్వ్మెంట్ ను పరబ్రహ్మ స్వరూపముగా ఉపాసిస్తాడో అట్టివాడు దృఢమైన చిత్తము పొందగలడు. చిత్తచాంచల్యమును జయించగలుగుతాడు. చిత్తమును పరమాత్మగా ఉపాసించువాడు సర్వత్రా ఆత్మను దర్శించుచు వ్యథలేని లోకములలో ప్రవేశించి వ్యథలేనివాడు కాగలుగుచున్నాడు. అట్టివాడు చిత్తము విస్తరించియున్నంతవరకు స్వేచ్ఛాగతిని ప్రాప్తించుకోగలడు. అందుచేత చిత్తమును మీరు బ్రహ్మముగా ఉపాసించండి. 16.7.6 సప్తమ అధ్యాయము షష్ఠఖండము అధ్యానం బ్రహ్మేతి ఉపాసన ధ్యానము యొక్క మహతత్వము. శ్రీ నారదుడు మహనీయ. చిత్తము కంటే కూడా అధికంగా ఉత్తమమైన ఆత్మభావనోపాసన మరొకటేదైనా ఉన్నదా? శ్రీ సనత్కుమారుడు చిత్తము కంటే ధ్యానము శ్రేష్టమైనది. ధ్యానం వావ చిత్తాత్ భూయో. ఈ భూమి పృథివీ ఆకాశము అంతరిక్షము ద్విలోకము స్వర్గలోకము నీరు కొండలు దేవతలు మానవులు ఇవన్నీ ధ్యాన స్వరూపములే. అవన్నీ ధ్యానము చేస్తున్నవిగానే కనబడుచున్నాయి కూడా. ఎవ్వరైనా ఎక్కడైనా ఒకానొక మహతత్వము సంథింగ్ గ్రేట్ సంథింగ్ స్పెషల్ పొందుచున్నారంటే దానికి కారణము ధ్యానమే. ధ్యానసిద్ధి వలననే వారు ఆ ఔన్నత్యము పొందుచున్నారు సుమ. ఎవరు ధ్యానమును ఆశ్రయించుచూ ఉండరో అట్టివారు అల్ప విషములను పట్టుకు వ్రేలాడువారు. క్షుద్రులు గాను పోట్లాడటం స్వభావంగా కలవారు, కలహప్రియులు గాను త్యాగబుద్ధి లేనివారు, పిసినారులు గాను వెనకముందు చూడకుండా ఇతరులను దూషించువారుగాను ఇతరుల తప్పుల గురించి అధికంగా సంభాషించువారుగాను అగుచున్నారు. అథయే అల్పాహ కలహెనహ పిసునా ఉపవాదనస్తే ధ్యాన అపాదాంశ ఇవైవతే భవంతి. ప్రపంచంలో అనేకులు ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క గొప్ప ప్రావీణ్యత కలిగి ఉంటున్నారు కదా. వారంతా ధ్యానము వలననే ఆయా సమర్థతలు పొందుచున్నారు. అందుచేత ఓ నారదా, మీరు ధ్యానము బ్రహ్మమే అని ఉపాసించెదరుగాక. ధ్యానము బ్రహ్మముగా ఉపాసించువారు వారి ధ్యానము విస్తరించి ఉన్నంత దూరము స్వేచ్ఛ ఫ్రీడం కలిగి స్వాతంత్రులే ఉండగలరు. 16.7.7 సప్తమ అధ్యాయము అవిజ్ఞానం బ్రహ్మేతి ఉపాసన. శ్రీ నారదుడు, స్వామి, బ్రహ్మము గురించిన ఉపాసన కొరకై ధ్యానము కంటే శ్రేష్టమైనది ఏదైనా ఉన్నదా? శ్రీ సనత్కుమారుడు, అవును, ఉన్నది. విజ్ఞానం వావ ధ్యానాత్ భూయో, ధ్యానము కంటే విజ్ఞానము తెలివి ఎరుక శ్రేష్టమైనది. విజ్ఞానము ఇంటలెక్చువల్ ఫాక్టర్ చేతనే రూక్ యుజుర్ సామ అథర్వణ చతుర్వేదములను పంచమ వేదములనే ఇతిహాస పురాణములను వ్యాకరణము శ్రాద్ధకల్పము గణితము ఉత్పాత శాస్త్రము శకున శాస్త్రము నిధి శాస్త్రము నిక్షేపముల శాస్త్రము తర్కశాస్త్రము లోజిక్ నీతి శాస్త్రము శబ్దముల ఉత్పత్తి శాస్త్రముగు నిరుక్తము బ్రహ్మ విద్య భూత విద్య ధనుర్వేదము జ్యోతిషము గారుడ విద్య శిల్ప విద్య ద్యులోక దేవతాలోక విద్య పృథివీ వాయువు ఆకాశము జలము తేజస్సు దేవమానవ పక్షి ఇత్యాది జీవుల గురించి ధర్మాధర్మములు సత్యాసత్యముల గురించి సాధు అసాధులు హృదయజ్ఞహృదయజ్ఞములు అన్నరసములు ఇహ పరలోకముల గురించివన్నీ జీవుడు తెలుసుకోగలుగుచున్నాడు. అందుచేత ఓ నారద, మీరు విజ్ఞానమును బ్రహ్మముగా ఉపాసన చేయండి. అప్పుడు విజ్ఞానము యొక్క గతి విస్తరించి ఉన్నంతవరకు గల విజ్ఞానమయ లోకములలో స్వతంత్రులై సంచారములు చేయగలరు. 16.7.8 సప్తమ అధ్యాయము 8వ ఖండము ఓ బలం బ్రహ్మేతి ఉపాసన. విజ్ఞానము కంటే విశేషమైన ఉపాసనా వస్తువు ఏదైనా ఉన్నదా అను నారద మహర్షి ప్రశ్నకు సనత్కుమారుడు ఈ విధంగా సమాధానము చెప్పసాగారు. శ్రీ సనత్కుమారుడు, బలం వావ విజ్ఞానాత్ భూయో, విజ్ఞానము కంటే కూడా బలము ఆత్మోపాసనకే శ్రేష్టమగు ఉపాసనా వస్తువు అయి ఉన్నది. శతం విజ్ఞానవతాం ఏకో బలవాన్ అకంపయతే, 100 మంది విజ్ఞానవంతులు తెలివిగల వాళ్లు కూడా ఒక్క బలవంతుని చూచి వణుకుతారు. ఎప్పుడు ఈ జీవుడు బలవంతుడవుతాడో అప్పుడే అతడు కూర్చున్న చోటు నుండి లేవగలడు, పరిచరితుడు కాగలడు, బాగుగా చరించువాడు కాగలడు, లేచినవాడే నడువగలడు, నడిచినవాడే అనుకున్న చోటికి వెళ్లగలడు, అన్నుకున్న చోటికి వెళ్లినవాడే దగ్గరకు వెళ్లి చూడగలడు. పరిచరణ్ ఉపసత్తా భవతి, బలవంతుడే గొప్ప పరిచరితుడు ఏఫిసెంట్ అవగలడు. గురువు సమక్షంలో ఏకాగ్రత కలవాడై మననములు చేయగల ఉపసీదనుడు కదలక కూర్చునివాడు కాగలడు. ఉపసీదన్ ద్రష్టా భవతి, శ్రోతా భవతి, మంతా భవతి. ఉపసీదనుడే బలవంతుడై నిశ్చలముగా ఆసీనుడై చక్కగా విషయములను సరిగ్గా నిత్యానిత్యములు దర్శించగలడు. సూక్ష్మముగు గురుబోధల అంతరార్థములు ఏకాగ్రంగా శ్రవణము చేయగలడు. శ్రవణము చేసినది సరి అయిన త్రోవలో మననము చేయగలడు. బోద్ధా భవతి, సరి అయిన రీతిగా అర్థము తెలుసుకొనగలడు. కర్తా భవతి, ఏది చేయాలి ఎట్లా చేయాలి ఏది చేయకూడదు చేయకుండువాడే ఎట్లా ఉండాలి మొదలైనవి ఎరిగినవాడే సరి అయిన కర్మలు ధర్మములు నిర్వర్తించువాడు అవగలడు. విజ్ఞాతా భవతి, బలము చేతనే అన్నీ అర్థము చేసుకున్నవాడు కాగలడు. బలము అనగా కేవలము శారీరక బలమునకు పరిమితమైనది కాదు. బలము అనగా శారీరక రోగ్యము మనోనిశ్చలత్వ బలము మనస్సు చాంచల్యమును జయించి ఉండటము ఈ బుద్ధి యొక్క ఏకాగ్రత బలము బుద్ధి సాధికారికమైన అనేక విషయముల గురించిన ప్రాధాన్యత మల్టీ ప్రయారిటీస్ కలిగి ఉండకపోవటము యోగాభ్యాస బలము తపోసంపద బలము సత్యవాక్ బలము దానపుణ్య బలము స్వధర్మనిరతి బలము ఈ గురువులను ఆర్యులను సేవించినప్పటికీ సేవా బలము ఇవన్నీ కూడా ఇవన్నీ సుదీర్ఘ సాధన సాత్విక కర్మలచేతనే సిద్ధించగలవు. బలముచేతనే నేల నింగి ఆకాశము పర్వతములు పక్షులు దేవమనుష్యజంతువులు పతంగములు నిలుస్తున్నాయి. ఇంతెందుకు? ఒక పురుగు నుండి సమస్త ప్రాణులు బలముచేతనే సుస్థితులే ఉన్నారు. బలముచేతనే ఈ సమస్తము గడ్డిముక్క నుండి కూడా ప్రాణులు జీవించువారే ఉన్నారు. బలో బ్రహ్మేతి ఉపాసనచే అట్టి ఉపాసకుడు తన బలము ఎంతవరకు విస్తరించుచున్నదో అంతవరకు స్వేచ్ఛాయుతుడై ఉండగలడు. బలమును బ్రహ్మముగా ఉపాసించువాడు సర్వత్రా బలవంతుడై ఉండగలడు. అందుచేత ఓ నారద, బలో బ్రహ్మేతి సూత్రమును సుస్పష్టపరచుకున్నవాడవై బలమునే బ్రహ్మముగా ఉపాసించండి. 16:7-9 సప్తమ అధ్యాయము నవమ ఖండము అన్నం బ్రహ్మేతి ఉపాసన. శ్రీ నారద మహర్షి మహనీయ. ఆత్మతత్వోపాసనకై బలము కంటే అధికమైనది ఇంకా కూడా ఏదైనా ఉన్నదా? శ్రీ సనత్కుమారుడు అన్నం వావ బలాత్ భూయః, అన్నము బలము కంటే ఎక్కువైన ఆత్మోపాసన సాధనము. తస్మాత్ యద్యపి దశరాత్రియః నాస్నీయాత్ యద్యుహ జీవేత్, అథవా ఒకడు ఒక 10 రోజులు కనుక అన్నము తినకపోవటం జరిగితే ఒకవేళ అతడు ఇంకా జీవిస్తూ ఉండి ఉన్నప్పటికీ కూడా ఓపిక పోయి కళ్ళు తెరచి చూడలేడు, న ద్రష్ట న శ్రోత, చెవులతో వినలేడు, నమంతా మననము చేయలేడు, మనస్సు పనిచేయదు, న బోద్ధ అతడు బోధించబడలేడు, న కర్త దేనికి కర్త చేయువాడు అయి ఉండలేడు, న విజ్ఞాత అధ్యయనం చేసి నేర్చుకొని విజ్ఞాతుడు కాలేడు. 11వ రోజు అన్నం తింటేనో ద్రష్ట శ్రోత మంత బోద్ధ కర్త విజ్ఞాత ఇవన్నీ తిరిగి అవగలడు. అందుచేత అన్నం బ్రహ్మ అని ఉపాసించెదవుగాక. అన్నమును బ్రహ్మముగా ఉపాసించువాడు సమృద్ధి అయిన అన్నము ఉత్తమమైన ఉదకములు లభించు లోకములు పొందుతాడు. అవి తృప్తిగా పొందగలడు. అన్నము యొక్క గతి ఎంతవరకో అంతస్థానము వరకు కామచారుడు స్వేచ్ఛా విహారుడు కాగలడు. అన్నముచే భాగ్యవంతుడై ఉండగలడు. 16:7-10 సప్తమ అధ్యాయము దశమ ఖండము అజలం బ్రహ్మేతి ఉపాసన. శ్రీ నారదుడు అడిగిన తరువాత ప్రశ్నకు శ్రీ సనత్కుమారుడు, జలము యొక్క బ్రహ్మోపాసన అన్నోపాసన కంటే అధికము. అందుచేతనే వర్షములు సరిగ్గా పడినప్పుడు ధాన్యములు సరిగ్గా పండి జనులు ఆహారవంతులు ఆరోగ్యవంతులు అవుతారు. వర్షములు సరిగ్గా పడనప్పుడు ఆహారము లభించక జనులు వ్యాధిగ్రస్తులు అవుతారు. వర్షము కాలయుక్తంగా తగినంతగా వర్షిస్తే అమ్మయ్య, ఈ సంవత్సరం అన్నమునకు లోటు ఉండదు అని జనులు సంతోషిస్తూ సంక్రాంతి పండుగ సందడిగా చేసుకుంటారు. ఆప ఏవ మూర్తాయేయం పృథివీ, ఈ భూమి మూర్తి భవించిన ఘనీభవించిన జలము రూపమే. యత్ అంతరిక్షం యత్ ద్యోహ యత్ పర్వత యత్ దేవ మనుష్య యత్ పశవశ్చ వయాంసి చ తృణవనస్పతేహ స్వాపదాన్య కీటక పతంగ పిపీలికం ఆప ఏవ ఇమా మూర్త. ఇక్కడ కనిపిస్తున్న ఆకాశము ద్యూక్ తేజోదేవత, లోకము పర్వతములు దేవతలు మనుష్యులు పశువులు పక్షులు తృణవనస్పదులు స్వాపదములు ఇతర జంతువులను హింసించు పులి సింహము మొదలైన జంతువులు తదితర కీటకములు పతంగములు మెడతలు పురుగులు పిపీలికములు ఇవన్నీ మూర్తి భవించిన లేక ఘనీభవించిన జలము యొక్క రూపములే. అపోవా ఇదం సర్వం విశ్వాభూతాని ఆపః, అన్నం ఆపో సమ్రాడ ఆపో విరాడ ఆపః స్వరాట్ ఆపో ఛందాంసి ఆపో యజుగుస్య ఆపో సర్వం ఆపో భూర్భువస్వః ఓం. అందుచేత ఓ నారద, మీరు జలమును పరబ్రహ్మస్వరూపంగా ఉపాసించెదరుగాక. అట్టి ఉపాసనచే ఈ జీవులు సర్వము పొందగలరు, కోరుకున్నవన్నీ లభించగలవు, జనులు తృప్తి పొందగలరు. అట్టి ఆపో బ్రహ్మేతి అని జలమును పరబ్రహ్మస్వరూపంగా ఉపాసించువాడు బ్రహ్మమును పొందగలడు. 16:7-11 సప్తమ అధ్యాయము ఏకాదశ ఖండము తేజో బ్రహ్మేతి ఉపాసన. శ్రీ నారదులవారు మరల అడిగిన జలము కంటే గొప్పదైన ఉపాసన వస్తువు గురించి శ్రీ సనత్కుమారులవారు ఇట్లా చెప్పుకొస్తున్నారు. శ్రీ సనత్కుమారుడు, తేజస్సు జలము కంటే ఉత్కృష్టమైనది గొప్ప ఉపాసన వస్తువు. మొట్టమొదట తేజస్సే ఆకాశము నుండి రూపుదిద్దుకోవటం జరుగుతోంది. తేజోమయం విశ్వమనంతమాద్యం, ఏతత్వాయుం ఆగృహ్య ఆకాశం అభితపతి. ఎప్పుడైతే తేజస్సు వాయువును నిశ్చలముగా చేసి ఆకాశమంతా వ్యాపించినదే ఉంటుందో అప్పుడు జీవులు అబ్బా బాగా ఉక్కబోస్తోందే అని అంటూ ఉంటారు. ఎండలు బాగా కాస్తున్నప్పుడు ఇక ఎప్పుడో వర్షం వస్తుంది అంటూ ఉంటారు. తేజస్సే మొదట జనించినదై ఆ తరువాత జలము ఆపహాను ఉద్భవింపజేయుచున్నది. తేజస్సే జలమును ఆవిరిచేసి పైకి తీసుకుపోయి మేఘములను మెరుపులను నిర్మించుచున్నది. తేజస్సు యొక్క స్పర్శచేతనే మేఘములు మేవటము విద్యుత్ ఉరుములు ఏర్పడుచున్నాయి. అందుకే ఆహా, ఆకాశం మేఘావృతమైంది, ఉరుములు ఉరుముచున్నాయి, ఇక వర్షం వస్తుంది అని జనులు పలుకుచూ ఉంటున్నారు. కనుక మొట్టమొదట తేజస్సే కనిపిస్తోంది. ఇది యోగాభ్యాసుల శ్రేష్ఠానుభవము కూడా. అందుచేత ఓ నారద, మీరు తేజస్సు బ్రహ్మమే అని ఉపాసించండి. ఆ విధంగా తేజో బ్రహ్మేతి అని ఉపాసించువారు తేజస్సులు తేజో సంపన్నులు అగుచున్నారు. తేజో భాస్కరులై సర్వత్రా చీకట్లను తొలగించివేయగలరు. అట్టివారు ఎంతవరకు తేజస్సు విస్తరించి ఉన్నదో అంతవరకు ఇచ్ఛాపూర్వకంగా సంచరించగలరు, కామచారులు అవగలరు. అందుచేత తేజస్సును తేజోబ్రహ్మేతి అని ఉపాసించదవుగాక. 16.7.12 సప్తమ అధ్యాయము ద్వాదశ ఖండము ఆకాశో బ్రహ్మేతి ఉపాసన. శ్రీ నారదమహర్షి మహానుభావన్. సనత్కుమార మహాశయ, తేజస్సు కంటే గొప్పదైన ఉపాసనా వస్తువు ఇంకొకటి ఏదైనా ఉన్నదా? శ్రీ సనత్కుమారుడు, ఆకాశో వావ తేజసో భూయాన్, తేజస్సు కంటే ఆకాశము మహత్తరమైనది. ఆకాశంలోనే తేజోవిభవ స్వరూపులగు సూర్యచంద్రమసులు ఇరువురు సంచారములు చేస్తున్నారు. విద్యుత్ తేజోమేపు నక్షత్రములు అగ్ని ఆకాశమునందే సంస్థితములే ఉన్నాయి. ఆకాశము వలననే ఒకడు ఓయి అని తన స్నేహితుని పిలుస్తూ ఉంటే ఆ స్నేహితుడు విని ఓయ్ వస్తున్నాను అని సమాధానము అందించగలుగుచున్నాడు. ఆకాశేన శృణోతి, ఆకాశేన ప్రతిశృణోతి. సర్వత్రా ఆకాశమే రమిస్తోంది. అంతటా ఆకాశమే ఉన్నది కాబట్టి ఆకాశము దేనికీ మరొకచోట రమించటములేదు. ఆకాశము తనేందు తానే రమిస్తోంది. జనులంతా ఆకాశములోనే రమిస్తున్నారు, కాని ఆకాశమునందు రమించటములేదు కూడా, తమేందు తామే రమిస్తున్నారు. సమస్త జీవులు, సమస్త అంకురములు, సీడ్లింజ్, సమస్త వస్తువులు, వాయువు, అగ్ని, జలము, భూమి అన్నీ కూడా ఆకాశమునుండే బయల్వెడలుచున్నాయి. తిరిగి ఆకాశము స్పేస్ నందే లయిస్తున్నాయి. ఆకాశాత్ వాయుః, వాయోః అగ్న్యః, అగ్న్యః ఆపః, ఆపః పృథ్వీ. అందుచేత ఓ నారద, మీరు ఆకాశో బ్రహ్మేతి అని తలచుచూ ఆకాశమును పరబ్రహ్మస్వరూపంగా ఉపాసించండి. అప్పుడు ఆకాశము విస్తరించి ఉన్నంతవరకు ఆకాశవంతులు, ఇచ్ఛాసిద్ధులు, సర్వస్వాతంత్రులు అయి ఆనందమయ విశాల లోకములలో బ్రహ్మానందముగా సంచారములు చేయగలరు. 16.7.13 సప్తమ అధ్యాయము త్రయోదశ ఖండము స్మరో బ్రహ్మేతి ఉపాసన. శ్రీనారదమహర్షి, ఆకాశము కంటే ఉత్తమమైనదేది? ఉపాసన కొరకై ఇంకా కూడా ఉత్తమమైనది ఉన్నదా? శ్రీ సనత్కుమారుడు, ఆకాశము కంటే కూడా ఆత్మోపాసన కొరకై ఉత్తమమైనది స్మరణము లేక జప్తి, జ్ఞాపక శక్తి. స్మరణము ఆలోచన, జ్ఞాపకము మననము, జప్తి గుర్తించటము గమనించటము. స్మరణము జ్ఞాపకము లేకపోతే అనేకమంది ఒకచోట కూర్చుని ఉన్నా కూడా ఒకరినొకరు గుర్తించలేరు, ఒకరితో మరొకరు మాట్లాడుకోలేరు. స్మరణము వలననే ఒకడు కళ్లతో ఏదైనా చూడగలడు, చెవులతో వినగలడు, స్పర్శించి గుర్తించగలడు, మననము చేయగలడు. స్మరణము వలననే ఒకడు భార్యపుత్రబంధుపశు సంపదలను గుర్తించగలుగుచున్నాడు. అందుచేత స్మరణము ద ఫాక్టర్ ఓఫ్ రిమెంబ్రాన్స్ ను బ్రహ్మముగా ఉపాసించెదరుగాక. ఆ విధంగా స్మరణమును బ్రహ్మముగా ఉపాసించువారు యావత్ స్మరస్య గతం తత్ర అస్య యథాకామచారో భవతి. స్మరణము విస్తరించి ఉన్నంతవరకు కామచారుడు స్వేచ్ఛగా వర్తించువాడు అగుచున్నాడు, బంధము లేనివాడై ఉండగలడు. 16.7.14 సప్తమ అధ్యాయము చతుర్దశ ఖండము ఆశా బ్రహ్మేతి ఉపాసన. శ్రీ నారద మహర్షి స్మరణ కంటే కూడా ఉత్తమ ఆత్మోపాసనోపకరణము ఉన్నదా? ఉంటే అది ఏది? శ్రీ సనత్కుమారుడు స్మరణము కంటే ఆశ అధికమైన ఆత్మోపాసన ఉపకరణము. ఒకడు ఆశచేతనే స్మరణము, స్మరణచేతనే మంత్రములు, మననములు, స్మరించటము, పఠించటము నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఆశచేతనే సంతానము, పశుసంపద కోరుకొనుచున్నాడు. కామికానివాడు మోక్షకామికాడు. ఇహ పరలోకములన్నీ కూడా ఆశించటము చేతనే కల్పన మాత్రమే సిద్ధిస్తున్నాయి. అందుచేత నీవు ఆశ లేక ఆశించటము పరబ్రహ్మముగా భావించి ఉపాసించు. ఆశను బ్రహ్మముగా భావన చేయువాని యొక్క సమస్త కామనములు, చేసే సకల ప్రార్థనలు సిద్ధించగలవు. ఈ విధంగా ఆశించటము అనేది బ్రహ్మమే అయి ఉన్నది. 16.7.15 సప్తమ అధ్యాయము పంచదశ ఖండము ప్రాణో బ్రహ్మేతి ఉపాసన. శ్రీ నారద మహర్షి ఆశ కన్నా అధికమైనదేదైనా ఉన్నదా? శ్రీ సనత్కుమారుడు నామము నుండి ఆశ వరకు కార్యకారణ నిమిత్త నిమిత్త సంబంధములు కలిగి ఉంటున్నాయి. ఆశచేతనే మానవుడు బద్ధుడు అగుచున్నాడు. అట్టి ఆశ వరకు ప్రాణముచే పూదండలో దారమువలె విస్తరించి సమస్తము ప్రాణమునందే సమర్పితమై ఉనికి కలిగి ఉన్నాయి. ఈ విధంగా ప్రాణము ఆశ కంటే కూడా అధికమైన ఆత్మోపాసన ఉపకరణము అయి ఉన్నది. రథము యొక్క అరలన్నీ నాభియందు, నాభిరంధ్ర చక్రమునందు సమర్పితమైన తీరుగా సమస్తము ప్రాణమునందే సమర్పితమయ్యున్నది. ప్రాణము ప్రాణమువైపుగానే వెళ్ళుచున్నది, మరణము ప్రాణమే ప్రాణమును ఇచ్చుచున్నది, జననము తండ్రి ప్రాణస్వరూపుడే. అట్లాగే ప్రాణమే తల్లి, ప్రాణమే సోదరుడు, ప్రాణమే సోదరి, ప్రాణమే ఆచార్యుల వారు గురువు, ప్రాణమే బ్రహ్మము ఎరిగిన బ్రాహ్మణుడు. అందుచేతనే తండ్రి, తల్లి, సోదరులు, సోదరులు, ఆచార్యులు, బ్రాహ్మణుడు ఈ వీరిలో ఎవరినైనా దూషిస్తే తండ్రి కదా. ఎట్లా దూషిస్తావు? అమ్మా సోదరా సోదరిలే కదా. అట్లా అనకూడదు. నీకు విద్య నేర్పే గురువును ఎక్కిరించవచ్చా? ఆయన బ్రహ్మతత్వము ఎరిగినవాడు, చిన్న విషయాలకు తప్పు పట్టకూడదు అని సహజనులు గర్తు గుర్తుగా చెప్పుతూ ఉంటారు. అధికంగా దూషిస్తూ ఉంటే వీడు వాళ్లను చంపుకు తింటున్నాడురా అని అంటారు. అదే ఒకని తల్లిగాని తండ్రిగాని మరణించినప్పుడు చూడండి, అతడు అమ్మ నాన్నల ప్రాణం తీస్తున్నాడు అని ఎవ్వరూ అనరు. ప్రాణం ఉంటేనే శారీరకంగానూ మానసికంగానూ బాధగాని సుఖముగాని ఉండగలవు. అందుచేతనే దేహమునకు సంబంధించిన జన్మజీవనమరణములు, బాధం బాధలు, మనస్సుకు సంబంధించిన సుఖదుహఖ మానంవమానములు ఇవన్నీ ప్రాణ సంబంధమైనవే అని చెప్పబడుతోంది. నా ప్రాణము బాగుండక నేను అదంతా గమనించలేకపోయాను అని జనులు అంటూ ఉంటారు. కాబట్టి దేహ మనోబుద్ధి చిత్తములు ప్రాణమునందే సమర్పితమై అలంకరించబడినవై అమర్చబడినవై ఉన్నాయి. ప్రాణో హి ఏవ ఏతాని సర్వాణి భవతి. తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, ప్రియమైన బంధువులు మొదలైనవారంతా ఈ జీవునికి ప్రాణస్వరూపులే అయ్యున్నారు. అందుచేత ఈ సమస్తము నీ ప్రాణస్వరూపమే అని జగద్దృశ్యము పట్ల భావన చేయునుగాక. ఎవడైతే సమస్తము తన ప్రాణస్వరూపముగా చింతన చేయునో ఆ విధంగా గ్రహించువాడు ప్రాణస్వరూపుడే అవుతాడు. ఈ విధంగా ప్రాణమును బ్రహ్మముగా ఉపాసన చేయువాడు బ్రహ్మాదీ స్తంభపర్యంతస్య హి జగతః ప్రాణ ఆత్మహమితి. బ్రహ్మదేవుని నుండి ఒక తృణము వరకు సమస్తమునకు ప్రాణస్వరూపుడను నేనే అని ఎలుగెత్తి గానము చేస్తూ చెప్పుచున్నాడు. అట్టి సమస్త జీవుల ప్రాణస్వరూపుడను నేనే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత భగవద్గీత అని చేతులెత్తి ప్రకటించువాడు ఇతరులచే ఈతడు అతివాది విజానన్ అతివాది భవతి అని అనబడవచ్చుగాక. అప్పుడు మీరు ఇట్లా అనాలి, తం చేత్ బృయః అతివాద్యసితి అతివాద్యస్మి ఇతి. అవును, నేను సమస్త సృష్టికి ప్రాణస్వరూపుడనే ఉన్న సత్యమైతే ఇదే, ఇందులో సందేహము లేదు. ఒకవేళ నేను అతివాదిని అని మీరు అనుకోదలిస్తే అది మీ ఇష్టము. సత్యము అతివాదమనుకుంటే నేను అతివాదినే మరి అని అనాలి. అంతేగాని అట్టి ప్రాందసనుపాసన అవగాహనల నుండి మీరు చ్యుతి పొందనక్కర్లేదు. నా అపహ్నువిత, సత్యము నుండి తప్పుకోవలసిన పని ప్రాణోపాసకునికి ప్రాణమును ఆత్మగా దర్శించువానికి ఏమాత్రమూ ఉండదు. అందుచేత ప్రాణమును పరబ్రహ్మముగా ఉపాసించెదరుగాక. 16.7.16 సప్తమ అధ్యాయము షోడశ ఖండము. స్వాత్మయే సర్వాత్మక సర్వప్రాణాత్మకము స ఏష నారదః సర్వాతిశయం ప్రాణం స్వమాత్మానం. అన్నిటికంటే ఉత్కృష్టమైన స్వాత్మరూపముగు ప్రాణమే సర్వాత్మస్వరూపము అను శ్రీ సనత్కుమారుని ప్రాణతత్వ ప్రవచనమును శ్రీ నారద మహర్షి శ్రద్ధగా విన్నారు. ప్రాణమునకు మించి మరొక ఉపాసనా వస్తువు ఉన్నదా అని ఇతఃపూర్వము వలె అడగాలని అనిపించలేదు. నేను సర్వదేహములలోని ప్రాణస్వరూపుడనే ఉన్నాను కదా, ఇంకా కొత్తగా అంతకు మించిన ఉపాసనతో పని ఏముంటుంది అని భావించి సంతోషము పొందారు. ఏమీ అడగక ఊరుకున్నారు. అయితే సనత్కుమారుడు ఈ విధంగా అనుకోసాగారు, ఈ నా శిష్యుడు నారదుడు ఇంకా అకృతార్థుడు. అట్లా అయి ఉండి కూడా తనను పరమార్థమగు సత్యవాదిగా అనుకుంటున్నాడు. వికార రూపము మిథ్య అయిన బ్రహ్మజ్ఞానముతో సంతృప్తి చెంది మరల ప్రశ్నించక ఊరుకుంటున్నాడు. అయితే ఈతడు ఉత్తమార్హత గల శిష్యుడు. గురువుగా నన్ను ఆశ్రయించినప్పుడు ఈతని మిథ్యాజ్ఞానము తొలగించి ఏది పరమసత్యమో అటువైపుగా మార్గము చూపాలి కదా. కాబట్టి ఇప్పటికీ అయోగ్యుడైయున్న ఈ శిష్యుని మిథ్యాగ్రహణము నుండి చ్యుతి పొందిస్తాను అని తలచాడు. శ్రీ సనత్కుమారుడు, ఓ నారదా, ఇప్పటిదాకా మనము సంభాషించుకున్నదంతా శ్రద్ధగా విన్నారు కదా. వాస్తవానికి ప్రాణము గురించి తెలుసుకున్నంత మాత్రంచేత అట్టివాడు అతివాదిత్వము వాదనల కన్నిటికీ ఆవల ఉన్నట్టిది సిద్ధించుకున్నట్లు కాదు సుమా. ప్రాణోపాసన వరకు వాస్తవానికి ఇంకా నామాదుల దృష్టి మాత్రమే. శ్రీ నారదమహర్షి గురుదేవ, నేను ప్రాణము యొక్క సర్వాత్మకత్వము మీ వద్ద శ్రవణం చేసి నేను అతివాదిని అయ్యాను అని తృప్తి చెంది ఇక మిమ్ములను ప్రశ్నించలేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి ఆత్మతత్వజ్ఞానము లేక ఆత్మతత్వోపదేశము యొక్క సర్వోత్తమమగు పాఠ్యాంశము నేను ఇంకా మీ వద్ద విననేలేదని తెలుసుకున్నాను. ఇంకా నేను ప్రాంతత్వముతో సహా నామాదుల దృష్టిలో మాత్రమే ఉన్నాను గాని ఆత్మదృష్టికి ఇంకా చేరలేదని మీరన్న మాటలు బట్టి గ్రహించాను. ఇప్పుడు ఆత్మదృష్టి గురించిన తరువాత పాఠ్యాంశమును మీరు నాకు బోధించుటకై శరణాగతుడను అగుచున్నాను. శ్రీ సనత్కుమారుడు, ఓ పరమాత్మానందస్వరూప. నారదా, మనము ఆత్యంతిక సత్యమును ఆశ్రయించి సమస్త ఉపాసనల అంతిమ ప్రయోజనము సిద్ధించుకోవాలి కదా. అట్టి స్థానము భౌమ అని అతివాదము అని అద్దానిని సిద్ధించుకున్నవానిని అతివాదనకర్త అని అంటారు. వాస్తవానికి ప్రాణము యొక్క తత్వము సర్వత్రా ఏకత్వము తెలుసుకున్నంతమాత్రం చేత అతివాది కాడు. ఎవడు అంతిమ పరాకాష్ఠ సత్యము కొరకే అతివాదనము చేయునో ఆతడే అతివాదనుడు అవగలడు. శ్రీ నారదమహర్షి సోహం భగవః సత్యేన అతివదానితి. భగవాన్, సామీ, గురుదేవా, నేను పరమార్థ సత్య విజ్ఞానము పొంది అతివాదనుడను అగుటయే లక్ష్యముగా కలిగి ఉన్నాను. శ్రీ సనత్కుమారుడు, మంచిదే. అయితే నీవు సాధనపరంగా నీ వెంటనంటి వస్తూ ఉన్న సర్వజిజ్ఞాసలు ప్రక్కకు పెట్టుచు పరమసత్యమే ద ఫారినెస్ట్ అండ్ ద ఫైనల్ ట్రూత్ కొరకు మాత్రమే నీ యొక్క జిజ్ఞాసను కేంద్రీకృతం చేయాలి. మరి సత్యంతో ఏవ విజిజ్ఞాస్తవ్యమితి శ్రీ నారద మహర్షి, సత్యం భగవో విజిజ్ఞాస ఇతి. అవును ప్రభు, నేను అంతిమ సత్యము కొరకే విజిజ్ఞాసుగను, డిటర్మినేషన్ టూనో అగుచున్నానని మరల మనవి చేసుకుంటున్నాను. మీ నుండి విశేషమగు పరమ సత్యమును తెలుసుకోవాలని వాంఛిస్తున్నాను. 16:7-17 సప్తమ అధ్యాయము సప్తదశ ఖండము దేనితో తెలుసుకొనుచున్నావో అదియే తెలుసుకోవలసినట్టిది. విజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, విజ్ఞానం విజిజ్ఞాస్తవ్య. శ్రీ సనత్కుమారుడు నేను ఉన్నాను అనబడినది మరొకరు ఎవ్వరూ చెప్పకుండానే తల్లిగాని తండ్రిగాని అమ్మనాన్న మాటలు నేర్పకముందే ఈ జీవునికి తనకు తనకే తెలుస్తోంది కదా. అట్టి దానిలో రెండు విశేషాలు. 1 ఉనికి, ఐ ఎగ్జిస్ట్. 2 ఎరుక, తన ఉనికి తనకే తెలియటము విజ్ఞానము. సత్ ఉనికి, చిత్ ఎరుక. యదావే విజానాతి అథ సత్యం వదతి. పురుషుడు పురుషకారము ప్రదర్శిస్తున్న జీవుడు ఎప్పుడైతే సత్యము యం సత్ ను తెలుసుకుంటాడో అప్పుడే అతడు సత్యమును మాట్లాడుతాడు. తెలియని సత్యము ఎవడు మాత్రం మాట్లాడగలడు? విజానన్నేవ సత్యం వదతి. ఈ సత్యము తెలుసుకోవటం జరిగితేనే సత్యము మాట్లాడగలడు కదా. తెలుసుకోవటమే విజ్ఞానము. ఒకడు ఏమి తెలుసుకొనుచున్నాడు అనేది ప్రక్కన పెట్టి తెలుసుకోవటము అనే లక్షణము గురించి అబౌట్ ఫీచర్ ఆఫ్ నోనింగ్ బట్ నోట్ వాట్ ఈజ్ బీయింగ్ నోన్ ను తెలుసుకోవటములో గమనించటంలో జిజ్ఞాసులే ఉండెదరుగాక. అదియే బ్రహ్మము. శ్రీ నారద మహర్షి, మహాత్మా, నేను ఇప్పుడు అట్టి విజ్ఞానము యొక్క విశేష రూపమునే తెలుసుకోగోరుచున్నాను. విజ్ఞానం భగవో విజిజ్ఞాస ఇతి. అనగా వేరు వేరు దీపములు వేరు వేరు వస్తువులను వెలిగిస్తూ ఉండవచ్చు. అన్ని దీపములలోని జ్యోతి తేజస్సు ఉష్ణము ఒక్కటే. అట్లాగే నాకు గాని సమస్త జీవులకు గాని ఏదేది తెలియబడుచున్నదో అద్దానిలో అనేకత్వము ఉండవచ్చుగాక. తెలుసుకోవటము ద ఫ్యూచర్ ఆఫ్ నోయింగ్ మాత్రము సర్వదా ఏకమే అయి ఉన్నది. అట్టి ఏకమగు ప్రజ్ఞానము లేక విజ్ఞానమునే తెలుసుకొనుచున్నవాడనే ఉన్నాను. అది సర్వత్రా సమరూపమై ఉన్నది. అట్టి బ్రహ్మము గురించి ఎరుగుచున్నాను. 16:7-18 సప్తమ అధ్యాయము అష్టాదశ ఖండము మతిస్తూ ఏవ విజిజ్ఞాసితవ్యేతి. మననము మతి గురించే తెలుసుకోవాలి. శ్రీ సనత్కుమారుడు, ఓ నారదా, మననేవ మనః. మనస్సు అనగా మననము యొక్క రూపమే. ఒకడికి ఒక విషయము తెలియాలంటే 1 తాను ఉండాలి, ఉనికి సత్యం. 2 తాను తెలుసుకునేవాడే ఉండాలి, విజ్ఞానం ప్రజ్ఞానంచిత్. అంతటితో సరిపోదు. 3 యదావై మనుతే అథ విజానాతి. తద్విషయము మననము చేసినప్పుడే ఆ సత్యమును అతడు తెలుసుకొని చెప్పగలడు. నామత్వ విజానాతి. ఆ విషయము మననము చేయకపోతే ఇది ఇక్కడ ఇట్లా జరిగిందిని చూచికూడా చెప్పలేడు. ఈ జనులు మననము చేస్తున్న విషయాలు వేరు వేరు. ఒకడు మననము చేస్తున్నట్లుగా మరొకరు మననము చేయటము లేదు. వేరువేరు మననములనుసరించి మంచి చెడు జ్ఞానము అజ్ఞానము కనిపిస్తున్నాయి. అట్టి మననమే మనోరూపము. ఇప్పుడు నీవు నామము నుండి ప్రాణము వరకు మననము చేయబడు విషయాలను ఆవలపెట్టు. ఏ మతిచే మనమంతా మననము చేయుచున్నామో దానిని గురించి తెలుసుకొనెదవుగాక. మతి తెలుసుకొనుచున్నవాని మనన శక్తి గురించి తెలుసుకొనుచున్నవాడవై ఉండు. అట్టి మతి మాత్రమే అసలైన తెలుసుకోవలసినట్టిది. జ్ఞేయము మతిస్తూ ఏవ విజిజ్ఞాసితవ్యేతి. శ్రీ నారదమహర్షి, గురుదేవా, మతిం భగవో విజ్ఞాస ఇతి. ఏదేది జీవులచే మననము చేయబడుచున్నదో అట్టి దానిని బట్టి భేదములన్నీ కనిపిస్తున్నాయి. మనన శక్తి ఒక్కటే. అందుచేత సమస్త జీవులలో మననము రూపమగు మనస్సును వ్యక్తీకరించుచున్న మతిని మాత్రమే తెలుసుకుంటూ మనం విజిజ్ఞాస్తవ్యుడను అగుచున్నాను. సమస్త జీవులలో ఏకరూపమై ఉన్న మతిని మాత్రమే తెలుసుకుంటున్నవాడనే, మననము చేయబడు వాటిని అధిగమించినవాడనే ఉంటాను. 16:7-19 సప్తమ అధ్యాయము 21వ ఖండము శ్రద్ధయే తెలుసుకొనతగనది, తెలుసుకోవలసినది. ఇప్పుడు ఇక శ్రద్ధ గురించి. ఎవడైనా ఏదైనా మననము చేయాలంటే అతడు శ్రద్ధ, అటెన్షన్ ఆ విషయము పట్ల కలిగి ఉండాలి. లేక మననము చేస్తే అనుకుంటూ ఉంటే సరిపోదు. శ్రద్ధను వినియోగిస్తేనే ఆ పని చేయగలడు. నేను చదువుకోవాలనే అనుకుంటున్నాను, కాని చదువుపై శ్రద్ధ కలిగి ఉండను. మరొకటేదో ఆటలు వంటి వాటిపై శ్రద్ధ చూపుతాను అని అంటే ఆ విద్యార్థికి చదువు వస్తుందా? రాదు. ఎందుచేత? శ్రద్ధ లేదు కాబట్టి. ఒక పని చేయాలంటే శ్రద్ధ ఉంటేనే మననము చేయగలడు. శ్రద్ధ లేకపోతే ఆ పని చేయాలనే మననము ఆరుఢమవదు. యదా వై శ్రద్ధధాతి అథ మనుతే, నా శ్రద్ధధన్ మనుతే, శ్రద్ధధత్ ఏవ మనుతే. ఈ జనులంతా వేరు వేరు విషయాలపై శ్రద్ధ కలిగి ఉంటున్నారు. శ్రద్ధ వేరు వేరు విషయములపై ఎక్కుబెట్టబడినప్పటికీ అందరిలోనూ శ్రద్ధ, అటెన్షన్ అనేది ఒక్కటే. శ్రద్ధతు ఏవ విజిజ్ఞాస్తవ్యేతి. నీవు ఆత్మ గురించి తెలుసుకోవాలంటే శ్రద్ధ అను దాని గురించి, ద కాన్సెప్ట్ ఆఫ్ అటెన్షన్ తెలుసుకోవాలి. అందుచేత శ్రద్ధ గురించి విజిజ్ఞాసితవ్యుడవు అగుము. అప్పుడు ఆత్మ లేక బ్రహ్మము గురించి దానంతటా అదే తెలుస్తుంది. శ్రీ నారదుడు, మహాత్మా, ఎవరి శ్రద్ధ ఎటువైపు ఉన్నది అనే విషయము ఆవలబెట్టి అసలు శ్రద్ధ గురించి తెలుసుకోనారంభిస్తున్నాను. శ్రద్ధాం భగవో విజిజ్ఞాస ఇతి. 16:7-20 సప్తమ అధ్యాయము 21వ ఖండము నిష్ఠాయవ విజిజ్ఞాస ఇతి. శ్రీ సనత్కుమారుడు, ఒకడికి శ్రద్ధతో బాటు నిష్ఠ, కమిట్మెంట్, ఫంక్షనింగ్ ఉండాలి. నిష్ఠ లేకుండా నాకు శ్రద్ధ ఉన్నది అంటే ఏమి లాభము? యదా వై నిస్తిష్ఠతి అథ శ్రద్ధధాతి. నిష్ఠ ఉంటేనే ఇఫ్ ఓన్లీ డిటర్మైన్ టు డూ శ్రద్ధ అనేది రూపుదిద్దుకుంటుంది. శ్రద్ధ ఉంటేనే మననము చేయగలడు. మననము చేస్తేనే తెలుసుకోగలడు. తెలుసుకుంటూ ఉంటేనే ఉనికిని చాటుకోగలడు. నిష్ఠ లేనివానికి శ్రద్ధ ఎక్కడ ఏర్పడుతుంది? ఏర్పడదు. నానిస్తిష్ఠన్ శ్రద్ధధాతి. నిష్ఠ, డిటర్మినేషన్ ఉన్నవాడికే శ్రద్ధ బలపడుతోంది. నిస్తిష్ఠన్ ఏవ శ్రద్ధధాతి. ఓ నారద, సమస్త జీవులలో ఏర్పడియే ఉన్నట్టి నిష్ఠ గురించి మీరు విజ్ఞాతులే ఉండండి. బీ అవేర్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిటర్మినేషన్. అనగా ఒకడు దేనిపట్ల నిష్ఠ కలిగి ఉంటున్నాడో అది ఆవలపెట్టి నిష్ఠ గురించే తెలుసుకోండి. నిష్ఠాతు ఏవ విజిజ్ఞాసతవ్యేతి. నిష్ఠ నిష్ఠ గురించి నిష్ఠాగురుశుశ్రూషాది తత్పరత్వం బ్రహ్మ విజ్ఞానాయ. బ్రహ్మతత్వము కొరకై తత్పురుడై ఉంటూ గురుసేవ వంటి కార్యములను నిర్వర్తించటమే నిజమైన నిష్ఠ అని చెప్పబడుతోంది. శ్రీ నారదమహర్షి, భగవాన్. సనత్కుమారుడా, నేను నిష్ఠ అను దాని గురించి తెలుసుకొనివాడనే ఉంటాను. సమస్త జీవులలోని నిష్ఠను తెలుసుకొంటూ వేర్వేరు భేదములను జయిస్తాను. నిష్ఠా భగవో విజిజ్ఞాస ఇతి. 16:7-21 సప్తమ అధ్యాయము 21వ ఖండము కూతియవ విజిజ్ఞాసితవ్యం కర్మానుష్ఠానము. శ్రీ సనత్కుమారుడు, మానవునికి బద్ధకమే పెద్ద శత్రువు. అందుచేత కర్మానుష్ఠానపరుడై ఉండాలి. అది శాస్త్రానుకూలంగానూ, లోకానుకూలంగానూ, గురుశుశ్రూషానుకూలంగానూ ఉండునుగాక. యదా వై కరోతి అథ నిస్తిష్ఠతి. నిష్ఠ అనేది, శ్రద్ధ అనేది కర్మలను నిర్వర్తించటముపైన ఆధారపడి ఉంటాయి. ప్రయత్నించేవానికే ప్రయోజనం. బుద్ధి కూడా కర్మలను అనుసరించే రూపుదిద్దుకుంటోంది. బుద్ధ్యః కర్మానుసారిణి. నా కృత్వా నిస్తిష్ఠతి, కృత్వైవ నిస్తిష్ఠతి. కర్మలు నిర్వర్తించని వానికి నిష్ఠ ఏర్పడదు. కర్మలు చేయువానికే నిష్ఠ ఉంటుంది. అందుచేత సత్కర్మలను ఈ జీవుడు చక్కగా తెలుసుకుని ఉండాలి. సత్కర్మలను నిర్వర్తించాలి. దుష్టకర్మల నుండి విరమించాలి. కృతము కర్మ గురించి తెలుసుకోండి. శ్రీ నారద మహర్షి కృతిం భగవో విజిజ్ఞాస ఇతి. భగవాన్, కర్మ అకర్మ వికర్మల గురించి తెలుసుకునివాడనే ఉంటాను. 16-7-22 సప్తమ అధ్యాయము ద్వావింశఖండము సుఖం విజిజ్ఞాస్తవ్యేతి. శ్రీ సనత్కుమారుడు, కర్మలు సుఖప్రదంగా ఉండాలి. సాధ్యమైనదే సాధన. యదా వై సుఖం లభతే అథ కరోతి. తనకు సహజనులకు సానుకూల్యంగా ఉండేటట్లుగా కర్మలు తీర్చిదిద్దుకోవాలి. నా సుఖం లబ్ధ్వా కరోతి. సుఖమేవ లబ్ధ్వా కరోతి. కర్మలు సుఖప్రాప్తి కొరకే నిర్వర్తించాలిగాని బాధలు పర్యవసానంగా కలిగి ఉండకూడదు. ప్రారంభే విషమివ పరిణామో అమృతో భవతి అన్నట్లుగా కర్మలు ఉండాలి. సుఖం తు ఏవ విజిజ్ఞాసుతవ్యం ఇతి. కర్మలు సుఖప్రదమయ్యేది ఎట్లాగో తెలుసుకుని ఉండాలి. శ్రీ నారదుడు, కర్మలు సుఖప్రదంగా తీర్చిదిద్దుకునేటట్లు ఎరిగినవాడనే ఉంటాను. సుఖం భగవో విజిజ్ఞాస ఇతి. 16-7-23 సప్తమ అధ్యాయము త్రయోవింశఖండము భూమా సుఖమితి. శ్రీ సనత్కుమారుడు, ఇంద్రియ సుఖము వాస్తవమైన సుఖము కాదు. అనేక దుహఖములకు దారి చూపేదే. ఏ హి సంస్పశజా భోగాః దుహఖయోనయ ఏవతే భగవద్గీత. ఏది మహత్తరమో, బ్రాహ్మిస్ఖమో, ఆత్మసుఖమో, గొప్పదో అదియే భూమా. యా వై భూమా తత్సుఖం. నా అల్పే సుఖమస్తి. ఏది మహత్తరమైన్నదో అదియే సుఖము, అల్పవైనవి సుఖము కాదు. ఏది భూమా అయి ఉన్నదో అది తెలుసుకుని ఉండాలి. ఆత్మయే సుఖము. ఆత్మ గురించే తెలుసుకొనుచూ ఉండాలి. శ్రీనారదుడు, భూమానం భగవో విజిజ్ఞాస ఇతి. గురువర్యా, భూమానము అయినదేదో అట్టిదాని గురించియే తెలుసుకుంటూ ఉంటాను. 16-7-24 సప్తమ అధ్యాయము చతుర్వింశఖండము భూమా స్వరూపము ఇట్టిది. శ్రీ సనత్కుమారుడు, కిం లక్షణో అసౌ భూమా అట్టి భూమా అని మనము చెప్పుకుంటున్న దాని యొక్క లక్షణములు ఏమిటి వినండి. యత్ర నా అన్యత్ పశ్యతి. ఇద్దానిని చూస్తూ ఉన్నప్పుడు అద్దానికి అన్యము అంటూ ఏదీ కనిపించదో. నా అన్యత్ శృణోతి. దేనికైతే వేరు అయినది వినబడనే వినబడదో. బంగారు గాజులు, బంగారు ఉంగరము అన్నప్పుడు బంగారమే శ్రేష్టమై వినిపిస్తుంది కదా. నా అన్యత్ విజానాతి. దేనికైతే వేరుగా ఏదీ తెలియబడటము లేదో. సమస్తము కూడా అదియే అని తెలియబడుతోందో. అదియే భూమా. అట్టి ఆత్మకు వేరుగా ఏదైనా కనబడుచు, వినబడుచు, తెలియబడుచూ ఉన్నదో అది అల్పము. వేరీలో వే ఓఫ్ సీన్, హియరింగ్ అండ్ నన్. సత్యమును వీడి కల్పనలో సంచరించటము వంటిది. ఏది భూమాయో అది మూతము మార్పు లేనట్టి అమూతము. ఏది అల్పమో అది మత్యము, మూతధర్మము, నశించు ధర్మము కలిగియున్నట్టిది. శ్రీ నారదమహర్షి, అట్టి అమృతము అనన్యము అగు భూమా ఇందులో ప్రతిష్ఠితమయ్యున్నది. సా భగవః కస్మిన్ ప్రతిష్ఠత. శ్రీ సనత్కుమారుడు, అట్టి అమృతము అనన్యము మహిమాన్వితము అగు భూమా ఆత్మ మరింకేదానియందు ప్రతిష్ఠితమైలేదు. స్వే మహిన్ని. తన మహిమేందు తానే ప్రతిష్ఠితమై ఉన్నది. అంతేకాదు న మహిన్నితి. తన మహిమేందు తాను ప్రతిష్ఠితమై లేదు కూడా. ఎందుకంటే అద్దాని మహిమ అద్దానికి అన్యము కాదు కాబట్టి, అది అనన్యము కాబట్టి. లోకరీతిగా గోసంపద, అశ్వసంపద, ఏనుగుల సంపద, దాసులు, భార్యగృహములు ఇవన్నీ ఆత్మయొక్క మహిమయే అని అంటూ ఉంటారు. నాహం బ్రవీమి. నేనైతే అట్లా చెప్పను అనను. నేనేమంటానంటే ఉపై విశేషములే కాకుండా సమస్త జీవులు సమస్త దృశ్యము ఆత్మయందే ప్రతిష్ఠితమై ఆత్మకు అనన్యమై ఆత్మస్వరూప కారణంగా మహిమాన్వితమై ఆత్మకే స్వానుభవమగుచున్నాయి అని. 16:7-25 సప్తమ అధ్యాయము 25 భూమాయే నేను. ఒక రచిత యొక్క రచన కళయే రచన అంతా నిండి ఉన్న రీతిగా ప్రతి ఒక్క జీవునియందు భూమాయి క్రింద పైన వెనుక ముందు తూర్పు పడమర దక్షిణ ఉత్తర ముఖములను నిండి ఉన్నది. సా ఏవ ఇదం సర్వం. ఈ సమస్తము కూడా ఆత్మయొక్క ఔత్సాహిక ప్రదర్శన చమత్కారమే. ఆత్మయందే అహంకారము ఆదేశము ఆరోపణ ఒకటి దాచి మరొకటి చోటు పొందటము అనే చమత్కారమంతా జలంలో అసంఖ్యాక తరంగములు వాటివాటి వివిధ ఆకారములు వలె పరిఢవిల్లుతోంది. నేనే ఇదంతా, అట్టి భూమాయే నేనే ఉన్నాను, నేనుపై ఆదేశము. నేనే క్రింద పైన వెనుక ముందు కుడి ఎడమ ఉత్తర దక్షిణ తూర్పు పడమరలలో ఆభరణములో బంగారము వలె నిండి ఉన్నాను. సమస్తము ఆత్మపై ఆరోపించబడుతోంది. కాని సర్వదా ఆత్మయే సమస్తమునందు అంతరసత్యమై బాహ్య ప్రదర్శనమై అభయత్ర అభేదమై వెలుగొందుచున్నది. ఆత్మయే ఇదంతా. ఇప్పుడు మనము ఆత్మపై ఆదేశము ఆట్రిబ్యూషన్ చేసి చెప్పుకుందాము. ఆత్మయే క్రింద పైన ఆవల ఈవల తూర్పు పడమర ఉత్తరము దక్షిణము ఎందు నిండి ఉన్నది. ఆత్మయే నిండుకుండలో అంతటా నీరువలే పాలలో సర్వత్రా వెన్నవలే ఏర్పడి ఉన్నది. ఆత్మయేవ ఇదం సర్వమితి. ఈ కనబడేదంతా ఆత్మయే. ఎవడైతే ఆత్మను ఈ విధంగా సర్వత్రా విస్తరించియున్నట్లు సర్వులలో బాహ్యభ్యంతరములలో ప్రదర్శనమగుచున్నట్లు తెలుసుకోవటము మననము చేయటము నిర్వర్తిస్తూ ఉంటాడో అట్టివాడే. సర్వదా ఆత్మయందు రమించువాడు, ఆత్మయందే క్రోడించువాడు, ఆత్మతో మిథునము దాంపత్యము పొందగలడు. అట్టివాడు స్వరాట్ అయి ఇచ్ఛానుసారంగా సమస్త లోకములందు యథేచ్ఛగా సంచారవంతుడై ఉండగలడు, అమృత లోకములలో ప్రవేశించగలడు. ఏ అన్యథా అతో విదుహ అన్యరాజాన్ అస్తే క్షయ్యలోకా భవంతి. ఎవడు ఆత్మను ఒక బాహ్య దేవతగానో అన్యలోక నివాసిగానో ఎప్పటికో ఎప్పటికో సిద్ధించవలసినట్టిదిగానో భావిస్తాడో లేక ఉపాసిస్తాడో అట్టివాడు రాజుకు లోబడి చరించే సేవకునివలె నేను బద్ధుడనే అనుభావమును వీడడు. వినాశనము అనే ధర్మము ప్రవర్తించు లోకములలో ప్రవేశనిష్క్రమణములు నిర్వర్తిస్తూ ఉంటాడు. అతడు అస్వతంత్రుడై డిపెండెంట్ నోన్ లిబరేటెడ్ ఉంటాడు. హీ కాన్ నోట్ పిక్అప్ ద సేన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ సెల్ఫ్. అతడు సర్వలోకాలలో తన ఇష్టానుసారం విహరించలేడు. తేషాం సర్వేషు లోకేషు అకామచారో భవతి. 16:7-26 సప్తమ అధ్యాయము 25 ఫలశ్రుతి. ఎవ్వరైతే ఈ సమస్త లోక లోకాంతరములుగా లోకాంతర్గత సర్వ అస్థావర జంగములుగా పాంచభౌతికముగా అభౌతికముగా కనిపిస్తున్నదంతా ఆత్మానంద స్వరూపమే అని దర్శన మనన ఉపాసన భావనలు చేస్తారో ఎరిగి ఉంటారో అట్టివారికి ఆత్మవలననే బాయి ఓన్ సేల్ఫ్ ప్రాణము, ఆత్మవలననే స్మరణము ఆకాశము తేజస్సు జలము రాకపోకలు ఆవిర్భావ తిరోభావములు అన్నము బలము విజ్ఞానము ధ్యానము చిత్తము సంకల్పము మనస్సు వాక్కు నామము మంత్రము కర్మ. ఆత్మవలననే సమస్తము లభ్యమైనవే ఉండగలవు. ఆత్మతత్వము శ్రవణ మనన నిధిధ్యాసలచే ఎరిగి ఉన్నవాడు దర్శించటము అనుకోవటము అనిపించటములను ఆశ్రయిస్తాడో అట్టివాడు న పశ్యో మృత్యుం పశ్యతి న రోగం నోత దోహఖితాం మృత్యురోగ దోహఖములు పొందడు. సర్వము దర్శించగలడు, సర్వము సర్వత్రా పొందినవాడే ఉండగలడు. అతడు ఏకమాత్రుడై ఉంటాడు. ఏకమాత్రుడై మూడు రూపములు జాగ్రత్ స్వప్న సుషుప్తులు దర్శించువాడై ఉండగలడు. ఏకమే అయిన బ్రహ్మము స్వకీయ మాయచే 2, 3, 10, 100, 1000, 1000 అనేక రూపములుగా తానే తనలో కలిగియున్నవాడు అయి ఉండగలడు. శాస్త్ర హృదయము ఆహారశుద్ధ ముందు ఆహారము పరిశుద్ధముగా ఉండాలి. సాత్వికాహారము, న్యాయార్జితాహారము, దైవార్పితాహారము, మితాహారము, ఆహారశుద్ధి, సద్దాది, విషయశుద్ధి. ఆహారశుద్ధే సత్వశుద్ధ్యః, ఆహారశుద్ధిచే సత్వశుద్ధి, అంతఃకరణశుద్ధి సిద్ధించగలదు. సత్వశుద్ధే ధ్రువా స్మృత్యః, అంతఃకరణశుద్ధిచే స్మృతి చాంచల్యము త్యజించి ధ్రువము, స్ట్రాంగర్, ప్యూర్ అగుచున్నది. జ్ఞాపకశక్తి సునిశితమవుతుంది. బుద్ధియందు ధ్రువత్వము ఏర్పడగలదు. అనేక జన్మల బుద్ధిదోషములు, బుద్ధి చాంచల్యములు తొలగగలవు. స్మృతిలంభే సర్వగ్రంథీనాం విప్రమోక్షః, స్మృతి యొక్క ధ్రువత్వముచే సృష్టి, స్థితి, లయముల పట్ల ఏర్పడియున్న అనేక విషయవాసనల, మనోసంబంధ పాశముల విమోచనము, ప్రమోక్షము, రిలీవింగ్ జరగగలదు. బ్రహ్మగ్రంథి జన్మించుచున్నప్పటి మనోపాశములు, ఈ సృష్టి, జగత్తు నిజంగానే సృష్టించబడింది అనే భావనాత్మకమైన చిక్కుముడి. విష్ణుగ్రంథి ఈ సృష్టితో సంబంధములను కొనసాగించు భావనలను, బంధముల చిక్కుముడులు. రుద్రగ్రంథి ఈ సృష్టి, దృశ్యము తో సంబంధ పాశములు తొలగాలనే వేదన, నిజమైతే కదా తొలగేది. అనేక జన్మలలో సంబంధములు కలిగియున్న కారణంగా నిర్మించుకొనియున్న కఠినీకృత భావనలతో ఏర్పడిన అవిద్యారూప అనర్థపాశములు తెగిపోగలవు. కనుకనే నారద, మీరు సర్వాత్మకమైన మీ కేవలాత్మ యొక్క ఔన్నత్యము ఎరిగినవారవండి. అట్టి ఆత్మ యొక్క స్వకీయ స్వప్నము వంటి కల్పిత చమత్కారముగా ఈ జగత్తులను, జన్మకర్మలను, సంబంధ బాంధవ్యములను వీక్షించండి. సమస్తము మీ స్వరూపమేనని, సమస్తమునకు వేరుకూడా అయి ఉన్నారని మీ సహజ స్వరూపమును దర్శించుచు. సర్వాత్మకులై, సర్వతత్వస్వరూపులై, ప్రకృతి పురుషుల సమాగమ చమత్కారమును సాక్షిగా వీక్షించుచు. సర్వలోకములు మీయందే ఉన్నట్లు గ్రహించినవారే 14 లోకములలో లీలగా, క్రీడగా కామచారులై, ఇచ్ఛాపూర్వకంగా సంచారములు చేయువారే విహరించండి. ఈ విధంగా శాస్త్రముల హృదయమును సనత్కుమారుడు వేద హృదయమేమిటో యుక్తియుక్తంగా నారద మహర్షికి విశదీకరించి బోధించారు. కషాయము వలన శారీరక రోగములైనట్టి పైత్య జఠర దోషములు పొట్టలో తొలగి జీర్ణశక్తి వృద్ధి అయి తిన్న ఆహారము జీర్ణమయ్యి రసరూపంగా శరీర భాగములన్నిటికీ శక్తి చక్కగా అందగలదు కదా. శ్రీ సనత్కుమార నారద సంవాదము యొక్క శ్రవణ మననములచే మనోబుద్ధులలో పేర్కొనియున్న భవరోగము, జగత్తు నిజమే అను సాంసారిక దోషములు ఆ విధంగా తొలగిపోగలవు. సమస్తము ఆత్మభావనేందు జీర్ణమైపోగలవు. ఈ ఉపనిషత్ విశేషములు అజ్ఞానమును చీల్చివేయగలదు. కాబట్టి జగద్గురువగు శ్రీ సనత్కుమారుడు స్కందుడు చీల్చివేయగలవాడు అని స్తుతించబడుచున్నారు. తం స్కంద ఇతి ఆచక్షతే, తం స్కంద ఇతి ఆచక్షతే. ఇతి సామ వేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్ 7వ అధ్యాయ సమాప్త. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.